కృష్ణ యజుర్వేదాంతర్గత 21 యోగ కుండలిని ఉపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. యోగ కుండలి ఉపనిషద్ యోగ సిద్ధి హరుదాసనం. నిర్విశేష బ్రహ్మతత్వం స్వమాత్రమితి చింతయే. శ్లోక యోగ కుండలిని ఉపనిషత్ యోగ సిద్ధి హృదాసనం. నిర్విశేష బ్రహ్మతత్వం స్వమాత్రం ఇతి చింతయే. యోగసిద్ధిచే స్వహృదయమే ఆసనముగా కలిగియున్నట్టిది, నిర్విశేష బ్రహ్మతత్వము అయినట్టిది అగు ఆత్మతత్వమును స్వస్వరూపమాత్రంగానే చింతన చేయాలి. ఈ పరమరహస్యమును యోగకుండలిని ఉపనిషత్ నిరూపించుచు గానము చేయుచున్నది. ప్రథమాధ్యాయ కుండలిని శక్తి ప్రేరణ. హరిహ ఓం. హేతుద్వయం హి చిత్తస్య వాసన చ సమీరణః తయుర్వినష్ట ఏకస్మిన్స్తద్వావపి వినశ్యతః. ఒకటి, తయురాదౌ సమీరస్య జయం కుర్యాన్నరః సదా. మితాహారశ్చాసనం చ శక్తిశ్చాలస్తృతీయక. రెండు, ఏతేషాం లక్షణం వక్ష్యే శృణు గౌతమ సాదరం. 01. ఓం హేతుద్వయం హి చిత్తస్య. 1. వాసనా చ. 2. సమీరణః. తయోః వినష్ట ఏకస్మిన్ తద్వా అపి వినశ్యతః. తయోః అదౌ సమీరస్య జయం కుర్యాత్ నరః సదా. మితాహారశ్చ ఆసనంచ శక్తిచాలః తృతీయకః. ఏతేషాం లక్షణం వక్ష్యే శృణు గౌతమ సాదరం. ఈ చిత్తము రెండు హేతువులు రూట్ కోజెసెన్స్ కలిగియున్నది. 1. వాసనలు. 2. వాయువు ప్రాణతత్వము. ఈ 1 వాసనలు, 2 ప్రాణవాయువు ప్రియము లలో ఒక్కటి నశిస్తే రెండవది నశించగలదు. ఆ రెండిటిలో మునుముందుగా వాయుజయమును జీవుడు నిర్వర్తించటము ఉచితము. అది వాసన జ్వరమునకు ఔషధము. వాయుజయము ప్రాణజయము కొరకై మూడు నియమములు: 1. మితాహారము. 2. ఆసనము. 3. శక్తి చాలనము. ఓ గౌతమ, ఈ మూడిటి లక్షణములు చెప్పుకుంటున్నాము, శ్రద్ధగా ఇష్టముగా వినండి. సుస్నిగ్ధమధురాహారశ్చతుర్థాంశ వివర్జిత. 3. భుజ్యతే శివసంప్రీత్యే మితాహారః స ఉచ్యతే సుస్నిగ్ధమధురాహారః. చతుర్థాంశ వివర్జితః భుజ్యతే శివసంప్రీత్యై మితాహారః స ఉచ్యతే. మితాహారము: 1. సాత్వికము, మధురమైన తక్కువ కారము ఉప్పుగల ఆహారము. 2. చతుర్థాంశ 1/4 వివర్జితము. పొట్టలో సగభాగము అన్నముతోనూ ద్వేభాగం పూరేత్ అన్నం. భగవద్గీత: 1/4 వంతు జలముతోను, శేషించిన 1/4 భాగము ఖాళీగా ఉంచటము. 3. శివార్పితాహారం. ఈ 3 మితాహార లక్షణములుగా చెప్పబడుచున్నది. ఆసనం ద్విధం ప్రోక్తం పద్మం వజ్రాసనం తథా. 4. ఊర్వోరుపరి చేద్ధత్తే ఉభే పాదతలే యథ పద్మాసనం భవేదేతత్ సర్వపాప ప్రణాసనం. 5. వామాంధ్రముల కందాధో హేన్యం తదుపరి క్షిపేత్ సమగ్రీవ సరకాయో వజ్రాసనమితీరితం. 6. ఆసనం ద్విధం పోక్తం పద్మం వజ్రాసనం తథా ఊర్వోహ ఉపరిచేత్ ధత్తే ఉభే పాదతలే యథా పద్మాసనం భవేత్ ఏతాత్ సర్వపాప ప్రణాసనం. వామాంధ్రి మూలకందాధో హి అన్యం తదుపరి క్షిపేత్ సమగ్రీవ శిరహకాయో వజ్రాసనం ఇతీరితం. ఆసనము: ఆసనములు 2 ముఖ్యమైన విధములుగా చెప్పబడుచున్నాయి. 1. పద్మాసనము. 2. వజ్రాసనము. పద్మాసనము 2 తొడల అపరిభాగముపై 2 పాదములను ఈ కాలు అటుగా ఆ కాలు ఇటుగా అమర్చి ఆసీనుడై ఉండటము పద్మాసనము. పద్మాసనము సర్వ పాపములను శమింపజేస్తుంది. ఎడమ మడమ లేక చీలమండలమును మూలకందము మూలాధారము పై ధరించి నొక్కి ఉంచి దానిపై కుడి మడమును ధరించి మెడ శిరస్సు శరీరములను సమముగా ధారణ చేయటము వజ్రాసనము. కుండలేవ భవేచ్ఛక్తిస్తాం తు సంచాలయద్బుధః స్వస్థానదభ్రువోర్మధ్యం శక్తిచాలనముచ్యతే. 7. కుండలేన భవేత్ శక్త్యః తాంతు సంచారయేత్ బుధః స్వస్థానాత్ ఆభ్రువోహ మధ్యం శక్తిచాలనం ఉచ్యతే. శక్తిచాలనము మౌనంగా ఉన్నట్టి కుండలిని శక్తిని సంచరయుక్తముగా చేయుచు దేహమును యోగమార్గంగా ఉపయోగించు విద్యను ఎరిగిన బుధులు అందుకే యోగాభ్యాసం సూచిస్తున్నారు. మూలాధారమున నిద్రిస్తు కుండలిని శక్తిని భ్రూమధ్య ప్రదేశము వరకు సంచరింపజేయు విధానము శక్తి చాలనము అని అనబడుచున్నది. ఇచ్ఛాధ్యాన క్రియాశక్తి ఆత్మను ఏమరచి దృశ్యమునకు పరిమితము అయి ఉండటమే నిద్రించుచున్న కుండలిని తత్సాధనే ద్వయం ముఖ్యం సరస్వత్యాస్తు చాలనం. ప్రాణరోధంథాభ్యాసాదృజ్వీ కుండలిని భవేత్. 8:02 తత్సాధనే ద్వయం ముఖ్యం సరస్వత్యాస్తు చాలనం ప్రాణరోధమథ అభ్యాసం రుజ్వీ కుండలిని భవేత్. అట్టి శక్తి చాలనము అనుసాధనను నిర్వర్తించటానికి 2 ముఖ్య విధులు చెప్పబడుచున్నాయి. 1. సరస్వతి చాలనము. 2. ప్రాణరోధమథ యోగాభ్యాసము. ఈ రెండింటిచే నిద్రిస్తు కుండలిని శక్తి రుజు మార్గంగా చాలనము మూవ్మెంట్ పొందగలదు. తయోరాదౌ సరస్వత్యాశ్చాలనం కథయామితే అరుంధత్యేవ కథిత పురావిద్భ్యః సరస్వతి. 9. యస్యాః సంచాలనేనైవ స్వయం చలతి కుండలి తయోః ఆదౌ సరస్వత్యాః చాలనం కథయామితే అరుంధత్యేవ కథిత పురావిద్భ్యః సరస్వతి యస్యాః సంచాలనే నైవ స్వయం చలతి కుండలి. మొదట సరస్వతి చాలనము గురించి చెప్పుకొనెదముగాక. సరస్వతి చాలనమునే అరుంధతి చాలన యోగాభ్యాసము అని కూడా అంటారు. అట్టి సంచాలన యోగ ప్రక్రియచే మూలాధారంలో కునుకులు తీస్తూ ఉన్న కుండలిని స్వయముగా కదలికను పొంది ఊర్ధ్వగమనము ప్రారంభించగలదు. ఇడాయాం వహతి ప్రాణే బద్ధ్వా పద్మాసనం దృఢం. 10. ద్వాదశాంగుల దైర్ఘ్యం చ అంబరం చతురంగులం విస్తీర్య తేన తన్నాడిం వేష్టేత్వా తతః సుధీః. 11. స్వసత్యా చాలేద్వా మే దక్షిణేన పునః పునః. 12. ముహూర్తద్వయపర్యంతం నిర్భయాచ్చాలయేత్ సుధీ ఇడాయాం వహతి ప్రాణే బధ్వా పద్మాసనం దృఢం ద్వాదశాంగుల దైర్ఘ్యం చ అంబరః చతురంగులం విస్తీర్యతేన తత్ నాడీం వేష్టేత్వా తతః సుధీయః. అంగుష్ఠా తర్జనిభ్యాం తు హస్తాభ్యాం ధారేత్ దృఢం స్వశక్త్యా చాలయేత్ వామే దక్షిణేన పునః పునః ముహూర్తద్వయ పర్యంతం నిర్భయాత్ చాలయేత్ సుధీయః. సరస్వతీ చాలనము అరుంధతీ చాలనము. 1. పద్మాసనమును దృఢంగా ధరించి 2. ఎడమవైపుగా గల ఇడ నాడియందు ప్రాణంపానముల స్థిరత్వముచే ఏకత్వముచే ప్రాణశక్తిని నిలిపి ఉంచి 3.12 అంగుళముల పొడవు 4 అంగుళముల వెడల్పుగా ఈ ఇడ నాడిని విస్తరింపజేసి 4 అంగుష్ఠ బొటనవ్రేలు తర్జని చూపుడువ్రేలు లను బంధించి చిన్ముద్రను గట్టిగా ధరించి 5. స్వీయబుద్ధితో ఎడమ కుడి వైపుల నుండి ఇడ పింగళనాడుల మధ్య గల సుషుమ్న నాడిని కదలిక భావనతో స్పృశిస్తూ రెండు ముహూర్తముల కాలము 12 12 క్షణముల 24 క్షణముల కాలము నిర్భయముగా కుండలేని శక్తికి కదలికలు కలిగించటము. క్రమంగా 68 68 క్షణముల కాలము దానిని నిర్వర్తించాలి. ఇది సరస్వతీ చాలనము. ఊర్ధ్వమాకర్షయత్కించిత్ సుషుమ్నాం కుండలిగతాం 13 తేన కుండలిని తస్యాః సుషుమ్నాయా ముఖం వ్రజేత్ జహాతి తస్మాత్ ప్రాణోయం సుషుమ్నాం వ్రజతి స్వతః 14 తుందేతు తానం కుర్యాచ్చ కంఠ సంకోచనే కృతే సరస్వత్యాం చాలనేన వక్షసశ్చోర్ధ్వగో మరుత్ 15 ఊర్ధ్వం ఆకర్షయేత్ కించిత్ సుషుమ్నాం కుండలీ గతాం తేన కుండలిని తస్య సుషుమ్నాయ ముఖం వ్రజేత్ జహాతి తస్మాత్ ప్రాణో అయం సుషుమ్నాం వ్రజతి స్వతః తుందేతు తానం కుర్యాచ్చ కంఠ సంకోచనే కృతే సరస్వత్యాః చాలనేన వక్షసశ్చ ఊర్ధ్వగో మరుత్ సుషుమ్ననాడి ద్వారా కుండలిని శక్తిని ఊర్ధ్వముగా ఆజ్ఞాచక్రము వైపుగా ఆకర్షిస్తూ ఉండాలి. దీనితో కుండలిని శక్తి సుషుమ్ననాడి యొక్క ఊర్ధ్వ ముఖద్వారము అగు బ్రహ్మరంధ్రమును చేర్చున్నది. ఇట్టి సరస్వతీ చాలనయుగ ప్రక్రియచే అనగా కుండలిని ప్రాణనుపాన పరిధులను వదలి సుషుమ్నను చేరినదగుచున్నదే ఊర్ధ్వయానము ప్రారంభించి బ్రహ్మరంధ్రము వైపుగా ఎక్కుబెట్టినదగుచున్నది. పైకి చేరుకున్న కుండలిని ఆహ్వానిస్తూ తుందము పొట్ట విభాగపు ఆకాశమునందు తానము ప్రత్యుత్సాహపరక్తము నిర్వర్తించాలి. కంఠమును సంకోచింపచేస్తూ ఉండాలి. ఈ విధమైన సరస్వతీ చాలనముచే వాయువు వక్షస్థలము యొక్క ఉపరి భాగమునకు చేరగలదు. సూర్యేన రేచేద్వాయుం సరస్వత్యాస్తు చాలనే కంఠసంకోచనం కృత్వా వక్షసశ్చోర్ధ్వగో మరుత్ 16 తస్మాత్ సంచాలయ నిత్యం శబ్దగర్భాం సరస్వతీ యస్యాః సంచాలనేనైవ యోగీ రోగేః ప్రముచ్యతే 17 గుల్మం జలోదరః ప్లీహాయే చాన్యే తుందమధ్యగాః సర్వే తే శక్తిచాలేన రోగా నశ్యంతి నిశ్చయం 18 సూర్యేన రేచయేత్ వాయుం సరస్వత్యాస్తు చాలనే కంఠ సంకోచనం కృత్వా వక్షసశ్చ ఊర్ధ్వగో మరుత్ తస్మాత్ సంచాలయేత్ నిత్యం శబ్దగర్భాం సరస్వతీ తస్యాః సంచాలనేనైవ యోగీ రోగేః ప్రముచ్యతే గుల్మం జలోదరః ప్లీహో యే చ అన్యే తుంద మధ్యగాః సర్వే తే శక్తి చాలేన రోగా నశ్యంతి అసంశయం. అటువంటి సరస్వతీ చాలనభ్యాస సందర్భములో సూర్యనాడి పింగళనాడి యందు వాయురచకము చేయాలి. కంఠమును సంకోచింపజేస్తూ ఉండగా వాయువు వక్షస్థలము యొక్క ఉపరిభాగమును చేర్చున్నది. ఈ విధంగా నిత్యము శబ్దగర్భనగు సరస్వతిని సంచరింపజేయాలి. అట్టి సంచాలనము అభ్యసించు యోగి సర్వరోగముల నుండి విముక్తి కాగలడు. ప్లీహములోని దోషములు, ఉదరమునకు సంబంధించిన వ్యాధులు ఉదరములో ప్రాణ సంచాలనముగు సరస్వతీ చాలనముచే తొలగిపోగలవు. సందేహం లేదు. ప్రాణరోధం తేదానీం ప్రవక్ష్యామి సమాసతః ప్రాణశ్చ దహనో వైరాయామః కుంభకః స్మృతః 19 స ఏవ ద్విధః ప్రోక్తః సహితః కేవలస్తథ యావత్ కేవల సిద్ధి స్యాత్ తావత్ సహితం భ్యసేత్ 20 సూర్యో జాయి శీతలీ చ భస్త్రీ చైవ చతుర్థిక భేదేరేవ సమం కుంభో యః స్యాత్ సహిత కుంభక 21 03 ప్రాణరోధమథేదానీం ప్రవక్ష్యామి సమాసతః ప్రాణశ్చ దేహగో వాయుః ఆయామః కుంభకః స్మృతః స ఏవ ద్విధః ప్రోక్తః సహితః కేవలః తథా యావత్ కేవల సిద్ధి స్యాత్ తావత్ సహితం అభ్యసేత్. ఆయి సూర్యా 2 ఉజ్జాయి 3 శీతలీచ 4 భస్త్రీచ ఏవ చతుర్థిక భేదేరేవ సమం కుంభో యస్యాత్ సహిత కుంభకః ప్రాణరోధ మధనము. ఇప్పుడు ప్రాణరోధ మధనము లేక ప్రాణయామము మొదలైన వాటి గురించి సంక్షిప్తంగా చెప్పుకుంటున్నాము. దేహములో వాయువు యొక్క ఉనికియే ప్రాణము. అద్దాని ఆయామము సుస్థరీకరణము కుంభకము అని చెప్పబడుతోంది. దేహములో వాయు కుంభకమే ప్రాణాయామము. అట్టి కుంభకము రెండు తీరులు, ఒకటి సహితము, రెండు కేవలము. ఒకటి సహితము వాయుధారణతో కూడుకొన్నట్టిది, రెండు కేవలము మనస్సుతో చేసేది. కేవల కుంభకము సిద్ధించేవరకు సహిత కుంభకమును అభ్యసించాలి. సహిత కుంభకము 4 భేదములు కలిగియున్నది. 1 సూర్య, 2 ఉజ్జాయి, 3 శీతలి, 4 భస్త్రి. ఈ 4 కూడా సమాన కుంభక సంబంధమైనవి. ఇవి కేవలి కుంభకమునకు మార్గములు. పవిత్రే నిర్జనే దేశే శర్కరాది వివర్జితే ధనుప్రమాణపర్యంతే సీతాగ్నిజల వర్జితే 22 పవిత్రే నాత్యుచ్చనిచే హ్యాసనే సుఖదే సుఖే బద్ధపద్మాసనం కృత్వా సరస్వత్యాస్తు చాలనం 23 ఆయి సూర్యభేదము. పవిత్రే నిర్జనే దేశే శర్కరాది వివర్జితే ధనోహ ప్రమాణపర్యంతే సీతాగ్నిజల వర్జితే పవిత్రే నాతి ఉచ్చ నీచే హి ఆసనే సుఖదే సుఖే బద్ధపద్మాసనం కృత్వా సరస్వత్యాస్తు చాలనం. 1 సూర్యకుంభకము సూర్యభేదము. సూర్య సహిత కుంభకము యొక్క అభ్యాసమును పవిత్రమైన నిర్జన జనులు లేని ప్రదేశంలో, ధనస్సు ప్రమాణము గల ధూళి లేని పవిత్ర ప్రదేశం ఎన్నుకోవాలి. శీతలము, మంచు, అగ్ని, జలము, తడి ఉండనట్టిది, దుమ్ము ధూళి ఉండనట్టి పవిత్రమైనట్టిది, మరీ ఎత్తు మరీ పల్లము కానట్టిది అగు అట్టి ప్రదేశంలో బద్ధ పద్మాసనము అవధరించి సుఖముగా కూర్చుని నిర్వర్తించాలి. సరస్వతీ చాలనము అను విధానముగా అభ్యసించాలి. దక్షిణాడ్యా సమాకృష్య బహిష్టం పవనం సనేహ యథేష్టం పూరే ద్వాయుం రేచేదడయా తతః 24 కపాలశోధనే వాపి రేచేత్పవనం సనేహ చతుష్కం వాతదోషం తు కూమిదోషం నిహంతి చ 25 పునః పునరిదం కార్యం సూర్యభేదముదాహృతం దక్షిణాడ్యా సమాకృష్య బహిష్టం పవనం సనేహ యథేష్టం పూరేత్ వాయుం రేచేత్ ఇడయ తతః కపాలశోధనేనాపి రేచేత్ పవనం సనేహ చతుష్కం వాత దోషం తు క్రిమిదోషం నిహంతి చ పునః పునః ఇదం కార్యం సూర్యభేదం ఉదాహృతం. బయట ఉన్న గాలిని కూడి పింగళ నాడిలోనికి నెమ్మదిగా చేతనైనంతసేపు పూరించాలి. ఆ తరువాత ఎడమ ఇడ నాడిచే రేచకము గాలి విడవటం చేయాలి. తరువాత కపాలమును శోధిస్తూ కపాలములో వాయువు నింపి వదలుచు నెమ్మదిగా రేచక్ ప్రాణాయామము నిర్వర్తించాలి. ఇట్టి పూరక రేచకములను గుండె పొట్ట కపాలములలో నిర్వర్తించుచు అభ్యాసించుచుండగా దేహములో క్రిమిదోషములు తొలగిపోగలవు. ఇటువంటి పూరక రేచకములను మరల మరల అభ్యసించటమును సూర్యభేదము అని పిలుస్తున్నారు. ముఖం సంయమ్య నాడిభ్యామాకృష్య పవనం సనేహ 26 యథాలగతి కంఠాత్తు హృదయావధి సస్వనం పూర్వవత్ కుంభై ప్రాణం రేచేదడయ తతః 27 టూ ఉజ్జాయ కుంభకము ముఖం సంయమ్య నాడిభ్యాం. ఆకృష్య పవనం సనేహ యథాలగతి కంఠాత్తు హృదయవధి సస్వనం పూర్వవత్ కుంభయేత్ ప్రాణం రేచేత్ ఇడయ తతః క్రిండు ఉజ్జాయ కుంభకము నోరును మూసి ఉంచి కుడి నాడులయందు నెమ్మది నెమ్మదిగా వాయువును పూరించి పింగళయందు గాలి పూరించి కంఠము నుండి హృదయస్థానము వరకు సస్వనము గాలిని నియాకము చేసి పూర్వం చెప్పినట్లుగా ప్రాణమును కుంభకము కదలకుండని విధంగా నిలిపి ఉంచి కొంతసేపైన తరువాత ఎడనాడి నుండి రేచకము అవుట్ పుసిన్ ఆఫ్ ఎయిర్ ను నెమ్మదిగా నిర్వర్తించాలి. ఎయిర్ టు బి స్లోలీ రిలీజ్డ్ త్రూ ఆర్డిఏ నాడి. శీర్షోదితానలహరం గలశ్లేష్మహరం పరం సర్వరోగహరం పుణ్యం దేహానల వివర్ధనం 28. నాడీజలోదరం ధాతుగత దోష వినాశనం గచ్చత స్థిష్టత కార్యముజ్జాయాఖ్యం తు కుంభకం 29. 04. శీర్షాదితానలహరం గళశ్లేష్మహరం పరం సర్వరోగహరం పుణ్యం దేహ అనల వివర్ధనం నాడీ జలౌదరం ధాతుగత దోష వినాశం గచ్చత తిష్టత కార్యం ఉజ్జాయ ఆఖ్యంతు కుంభకం ఇట్టి కుంభకముతో కూడిన పూరక వ్రేచక ప్రాణరోధనమధనము ప్రాణాయామము శిరస్సులో అనలము వాతము ను హరింపజేస్తుంది. శ్లేష్మమును తొలగించగలదు. దేహములోని అనేక రోగములను పారద్రొలగలదు. దేహములో జఠరాగ్ని తేజోమయము ఉత్సాహవంతము అవుతుంది. నాడిజలమును తొలగించి ఉదర సంబంధమైన ధాతు దోషములు తొలగిస్తుంది. ఇది ఉజ్జాయ కుంభకము. కొంత అభ్యాసము తరువాత ఇది నడుచుచూ నిలబడి ఆయా పనులు నిర్వర్తిస్తూ కూడా అభ్యాసము చేయవచ్చును. జిహ్వయ వాయుమాకృష్య పూర్వవత్ కుంభకాదను శనేస్తూ ఘ్రాణరంధ్రాభ్యాం రేచేదనిలం సుధీహ ముప్పే గుల్మప్లీహాదికాందో సాంక్షయం పిత్తం జ్వరం తృషా విషాని శీతలీ నామ కుంభకోయం నిహంతి చ ముప్పే ఒక్క 3. శీతలి కుంభకము జిహ్వయ వాయుం ఆకృష్య పూర్వవత్ కుంభకాత్ అను శనేస్తు ఘ్రాణరంధ్రాభ్యాగ్ రేచేత్ అనిలగ్న్ సుధీహ గుల్మ ప్లీహ ఆదికాందోషాన్ క్షయం పిత్తం జ్వరం తృషా విషాణి శీతహృత్ నామ కుంభకోయం నిహంతి చ 3. శీతలి లేక శీతాహృత్ కుంభకము లేక శీతహర కుంభకము నాలుకతో గాలిని ఆకర్షించి నోరుమూసి నోటిలోను కంఠములోను కుంభకము హోల్డిన్ ఎయిర్ కాన్స్టాంట్లీ నిర్వర్తించి అటు తరువాత నెమ్మదిగా ముక్కుపుటములతో వదలటము. ఇట్టి అభ్యాసము గుల్మ పొత్తి కడుపు ప్లీహము మొదలైన చోట్ల గల దోషములను పిత్తదోషములను జ్వరమును నివర్తింపజేయగలదు. ఇది శీతలి లేక శీతహృత్ కుంభకము శీతహర కుంభకము అని కూడా అంటారు. శీతహృత్ కుంభకము వలన సర్వ విషదోషములు తొలగగలవు. తతః పద్మాసనం బద్ధ్వా సమగ్రీవోదరః సుధీయః ముఖం సంయమ్య యత్నేన ప్రాణం ఘ్రాణేన రేచేత్ 32. యథాలగతి కంఠాత్తు కపాలే సస్వనం తతః వేగేన పూరేత్ కించిద్హృత్ పద్మావధి మారుతం 33. పునర్విరేచేత్ తద్వత్పురయేచ్చ పునః పునః 4. భస్త్రీ కుంభకము తతః పద్మాసనం బద్ధ్వా సమగ్రీవుదరః సుధీయః ముఖం సంయమ్య యత్నేన ప్రాణం ఘ్రాణేన రేచేత్ యథాలగతి కంఠాత్తు కపాలే సస్వనం తతః వేగేన పూరయేత్ కించిత్ హృత్ పద్మావధి మారుతం పునః విరేచేయేత్ తద్వత్ పూరయేచ్చ పునః పునః నాలుగు భస్త్రీ కుంభకము వేగవంతంగా రేచక పూరకములు. ఒకటి రేచకము గాలి వదలటము. పద్మాసనమును అవధరించి గ్రీవమును కంఠమును ఉదరమును పొట్టను సమముగా నిట్ట నిలువుగా ధరించి నోటిని మూసి ఉంచి ప్రయత్నపూర్వకంగా ఘ్రాణము ముక్కుతో వాయువును రేచకము చేయాలి. రెండు పూరకం గాలిని లోనికి పీచటం. కంఠము నుండి కఫాలము వరకు సస్వనముగా ఇన్ అ రీద్మిక్ మాన్నర్ వేగముగా గాలిని పూరించటము. అనగా హృదయ పద్మమున ఉన్న గాలిని కంఠము ద్వారా కఫాలము స్పృశించు వరకు వేగముగా పూరించటము. ఈ విధంగా ముందుగా రేచకము ఆ తరువాత పూరకము నిర్వర్తించాలి. ఇట్లు మరల మరల రేచక పూరకములను నిర్వర్తించాలి. రేచకం ముఖంలో గాలి సంయమిస్తూ ముక్కు నుండి గాలి వదలటం, పూరకం కంఠకపాలములలో గాలిని నింపటము. కంఠమును కించిత్ సంకోచింపజేస్తూ హృదయము నుండి కపాలమును స్పృశిస్తూ కపాలకాశంలో మౌనానందమును ఆస్వాదిస్తూ ఉండటము. అటు తరువాత రేచకం ముక్కు ద్వారా గాలిని వదలటము రేచకించటము. యథైవ లోహకారాణాం భస్త్రా వేగేన చాల్యతే 34 తథైవ స్వశరీరస్థం చాలేత్ పవనం శనేహ. యథా శ్రమో భవేద్దేహే తథా సూర్యేణ పూరయేత్ 35 యథోదరం భవేత్ పూర్ణం పవనేన తథా లఘు. ధారయన్నాస్కామధ్యం తర్జనీభ్యాం వినా దృఢం 36 కుంభకం పూర్వవత్కృత్వా రేచేదడే అనిలం. యథైవ లోహకారాణాం భస్త్రా వేగేన చాల్యతే తథైవ స్వశరీరస్థం చాలేత్ పవనం శనేహ. యథా శ్రమో భవేత్ దేహే తథా సూర్యేణ పూరయేత్. యథా ఉదరం భవేత్ పూర్ణం పవనేన తథా లఘు. ధారయేత్ నాసికా మధ్యం తర్జనిభ్యాం వినా దృఢం. కుంభకం పూర్వవత్ కృత్వ రేచేత్ ఇడయ అనిలం. కమ్మరి ఏ విధంగా కొలిమితిత్తి నుండి కొలిమిలోనికి గాలిని వేగముగా వదులుతారో అదే విధంగా స్వశరీరంలో సంచరించుచున్న వాయువును నెమ్మదిగా ప్రారంభించి వేగంగా చలింపజేయాలి, చాలనం చేయాలి. ఎంతవరకైతే దేహము శ్రమ అవధరించగలదో భరించగలదో అంతవరకు సూర్యనాడి పింగళి ని పూరించి ఉంచాలి. ఉదరమును గాలితో నింపి తేలికగా ధారణ చేయగలిగినంతసేపు నాసిక మధ్యమున గాలిని నిలిపి తర్జనుల రెండిటినీ చూపుడు రేళ్లను వదలుగా ఉంచి పూర్వమువలే కుంభకము చేసి ఇడచే గాలిని వదలాలి. కంఠోత్థితానలహరం శరీరాగ్ని వివర్ధనం 37 కుండలిబోధకం పుణ్యం పాపఘ్నం శుభదం సుఖం. బ్రహ్మనడి ముఖాంతస్థకఫాద్యర్గలనాశనం 38 గుణత్రయ సముద్భూత గ్రంథిత్రయ విభేదకం. విశేషేణైవ కర్తవ్యం భస్త్రాఖ్యం కుంభకం త్విదం 39 కంఠోత్థిత అనలహరం శరీరాగ్ని వివర్ధనం కుండలిబోధకం పుణ్యం పాపఘ్నం శుభదం సుఖం. బ్రహ్మనాడి ముఖాంతస్థ కఫాది యత్ గళనాశనం గుణత్రయ సముద్భూత గ్రంథిత్రయ విభేదకం విశేషేణైవ కర్తవ్యం భస్త్రాఖ్యం కుంభకం తు ఇదం. భస్త్రీ కుంభక ప్రయోజనములు కంఠములో చెడుగాలిని బయల్వెడలించినది శరీరములో వాతమును తొలగిస్తూ అగ్నిని వృద్ధిని చేయగలదు. కుండలిని బోధకముగా సముత్సాహముగా చేయగలదు. పాపభావములను తొలగించినది పుణ్యభావములు కలిగించినది శుభప్రదమైనది ఈ సుఖదాయకమైనది. బ్రహ్మనాడి ముఖము మొదలైన ప్రదేశములలో కఫము తొలగించి నిర్మలము చేయనది. సత్వరజోతమో త్రిగుణముల వలన కలుగు విష్ణు బ్రహ్మరుద్ర గ్రంథులను ఛేదించునది. అగుభస్త్రీ కుంభకమును విశేషంగా అభ్యసించటము యోగికి సదభ్యాసము. అత్యంత శ్రేయోదాయకం కూడా. చతుర్నామపి భేదానాం కుంభకే సముపస్థితే బంధత్రయమిదం కార్యం యోగిభిర్విత కల్మషయే నలభే. ప్రథమో మూలబంధస్తు ద్వితీయో డియనాభిధ జాలంధర స్తృతీయస్తు తేషాం లక్షణముచ్యతే నలభే ఒక్క. అధోగతమపానం వై ఊర్ధ్వగం కురుతే బలాత్ ఆకుంచనేన తం ప్రాహుర్ములబధోయముచ్యతే నలభే రెండు. అపానే చోర్ధ్వగే యాతే సంప్రాప్తే వహ్నిమండలే తతోనల శిఖా దీర్ఘా వర్ధతే వాయునాహత నలభే మూడు. సున్నా ఐదు చతుర్నామపి భేదానాం కుంభకే సముపస్థితే బంధత్రయం ఇదం కార్యం యోగిభ్యః వీతకల్మషయః. ప్రథమో మూలబంధస్తు ద్వితీయో ఉడ్డియనాభిధః జాలంధరః తృతీయస్తు తేషాం లక్షణం ఉచ్యతే అధోగతిం అపానం వై ఊర్ధ్వం కురుతే బలాత్ ఆకుంచనేన తం ప్రాహుః మూలబంధో అయం ఉచ్యతే అపానే చ ఊర్ధ్వగే యాతే సంప్రాప్తే వహ్నిమండలే తతో అనల శిఖా దీర్ఘా వర్ధతే వాయునా హత. పైన చెప్పిన ఒకటి సూర్య, రెండు ఉజ్జయి, మూడు శీతలి, నాలుగు భస్త్రి ఈ నాలుగు రకములైన కుంభకములను నిర్వర్తిస్తూ ఉండగా ఆయోగి కల్మషములను తొలగించుకొనుచు క్రమంగా త్రిబంధములకు సంసిద్ధమగుచున్నాడు. బంధత్రయము ఒకటి మూలబంధము, రెండు ఉడ్డియానము, మూడు జాలంధరము. ఈ మూడు బంధముల లక్షణములు ఈ విధంగా చెప్పబడుచున్నాయి. మూలబంధము అధోగతి క్రిందకు వెళ్ళు ధర్మముగల అపానవాయువును బలవంతముగా ఊర్ధ్వముగా పైకి అకుంచనము ఈచుకురావటము మూలబంధము. అపానము ఊర్ధ్వంగా వచ్చుచుండగా వాయువుతో కూడిన అగ్నిశిఖ తేజోతత్వము ను స్పృశిస్తోంది. అట్టి తేజోమండలము దేహములో అపాన వాయుస్పర్శచే ప్రవృద్ధమగుచున్నది. తతో యాతో వహ్న్యపానో ప్రాణముష్ణస్వరూపకం తేనాత్యంత ప్రదీప్తేన జ్వలనో దేహజస్తథా నలభే నాలుగు. తేన కుండలినీ సుప్త సంతప్త సంప్రబుధ్యతే దండాహత భుజంగీవ నేహస్వస్య రుజుతాం వ్రజేత్ నలభే ఐదు. తతో యాతో వహ్న్యపానో ప్రాణం ఉష్ణస్వరూపకం తేన అత్యంత ప్రదీప్తేన జ్వలనో దేహజః తథా తేన కుండలినీ సుప్త సంతప్త సంప్రబుధ్యతే దండాహత భుజంగీవ నిస్వస్య రుజుతాం వ్రజేత్. క్రమంగా అగ్ని అపానములు ఉష్ణస్వభావము కలిగియున్న ప్రాణమును కలియనారంభిస్తాయి. అట్టి ప్రాణ అపానముల పరస్పర సంయోగస్పర్శచే దేహములో అంతటా అగ్ని ప్రజ్వలితమై దేహము ప్రకాశవంతము కాగలదు. అట్టి ప్రజ్వలనము యొక్క ప్రభావంచేత నిద్రాముద్రతో సుప్తమయ్యున్న కుండలిని శక్తి సంతప్తమై మేలుకొనుచున్నది. కర్రదెబ్బ తిన్న ఆడత్రాచువలే తీవ్ర శ్వాసలతో బుసలు కొడుతూ మెలికెలు తిరిగియున్న కుండలిని శక్తి రుజుత్వము స్త్రీక్త ఫార్వర్డ్నెస్ పొందసాగుతుంది. బిల ప్రవేశతో యత్ర బ్రహ్మనాడ్యంతరం వ్రజేత్ తస్మాన్నిత్యం మూలబంధః కర్తవ్యో యోగిభ్యః సదా నలభే ఆరు. కుంభకాంతే రేచకాదౌ కర్తవ్యస్తుడ్యానక బంధో ఏన సుషుమ్నాయాం ప్రాణస్తుడ్యతే యతః నలభే ఏడు. తస్మాదుడ్యనాఖ్యోయం యోగిభ్యః సముదాహృతః. బిల ప్రవేశతో యత్ర బ్రహ్మనాడి అంతరం వ్రజేత్ తస్మాత్ నిత్యం మూలబంధః కర్తవ్యో యోగిభ్యః సదా కుంభకాంతే వ్రేచక ఆదౌ కర్తవ్యస్తు ఉడ్డియానకః బంధో యేన సుషుమ్నాయాః ప్రాణస్తు ఉడ్డియతే యతః తస్మాత్ ఉడ్డియానాఖ్యో. అయం యోగిభ్యః సముదాహృతః. బిల ప్రవేశం చేసే పామువలే బ్రహ్మ బిల ప్రవేశమునకై శీర్షమునగల బ్రహ్మనాడి వైపుగా అంతరయానము పొందుచున్నది. అందుచేత యోగి అయినవాడు ఎల్లవేళలా మూలబంధము తప్పక నిర్వర్తించతగనది. ఉడ్యానము వీధి కుంభకము ముగీచు విరేచకము ప్రారంభముగు స్థానమున నిర్వర్తించు యోగాభ్యాసము. ఇట్టి ఉడ్యాన అభ్యాసముచే సుషుమ్ననాడి నుండి ప్రాణశక్తి పైకి లేచుచుండటంచేత ఈ పేరు వచ్చింది. యోగులచే స్వానుభవమై ఈ ఉడ్యానము ఈ క్రింది విధంగా వర్ణితమై చెప్పబడుచున్నది. సతి వజ్రాసనే పాదౌ కరాభ్యాం ధారే దృఢం 48. గుల్ఫదేశ సమీపే చ కందం తత్ర ప్రపీడయేత్. పశ్చిమం తానముదరే ధారే హృదయ గలే 49. శనేహ శనైర్యదా ప్రాణస్తుంద సంధిం నిగచ్చతి. తుందదోషం వినిర్ధూయ కర్తవ్యం సతతం శనేహాత్యాభే. పూర్వకాంతే తు కర్తవ్యో బంధో జాలంధరాభేదః. 06. సతి వజ్రాసనే పాదౌ కరాభ్యాం ధారేత్ దృఢం. గుల్ఫదేశ సమీపే చ కందం తత్ర ప్రపీడయేత్. పశ్చిమం తాణం ఉదరే ధారేత్ హృదయే గళే. శనేహ శనేహ యదా ప్రాణః తుంద సంధిం నిగచ్చతి. తుంద దోషం వినిర్ధూయ కర్తవ్యం సతతం శనేహ. జాలంధర బంధము. పూర్వకాంతేతు కర్తవ్యో బంధో జాలంధరాభిదః. వజ్రాసనము ధరించి పాదములను చేతులతో దృఢంగా పట్టుకొని ధారణ చేయాలి. చీలమండలముతో కందస్థానమును ఆసనస్థానమును నొక్కిపట్టి ఉంచాలి. పశ్చిమ తాణము పొత్తికడుపు ను ఉదరమువైపుగా నిలుపుకొని హృదయమును ధారణగా నిలిపి ఉంచాలి. ఎప్పుడైతే నెమ్మది నెమ్మదిగా ప్రాణశక్తి పొట్ట యొక్క సంధి ప్రదేశము నుండి ఊర్ధ్వముగా బయల్వెడలుచున్నదో పొట్టలోని దోషములు వాయు ప్రసరణముచే తొలగిపోతాయి. అందుచేత అట్టి ప్రాణసంచాలనమును నెమ్మదిగా సుదీర్ఘకాలం నిర్వర్తిస్తూ ఉండాలి. జాలంధరము పూరకము యొక్క అంతమునందు ముగిసిన తరువాత ఇంకను రేచక ప్రారంభము కానట్టి స్థానములో జాలంధరము అనబడు యోగమును యోగులు ధారణగా ఆశ్రయిస్తూ ఉన్నారు. పూరకరేచకముల లయస్థానంలో ధ్యాసను నిలుపుచున్నారు. కంఠ సంకోచరు పోసౌ వాయుమార్గ నిరోధక త్యాభే ఒక్క. అధస్తాత్కుంచనేనాసు కంఠ సంకోచనే కృతే. మధ్యే పశ్చిమతానేన శాత్ప్రాణో బ్రహ్మనాడిగః 52. పూర్వోక్తేన క్రమేణైవ సమ్యగాసనమాస్థిత. చాలనం తు సరస్వత్యాః కృత్వా ప్రాణం నిరోధయేత్ 53. కంఠ సంకోచ రూపోసౌ వాయుమార్గ నిరోధకః అధస్తాత్ కుంచనేనాసు కంఠ సంకోచనే కృతే. మధ్యే పశ్చిమ తానేన స్యాత్ ప్రాణో బ్రహ్మనాడిగః పూర్వోక్తేన క్రమేణైవ సమ్యక్ ఆసనం ఆస్థితః. చాలనం తు సరస్వత్యాః కృత్వా ప్రాణం నిరోధయేత్. అట్టి జాలంధరము కంఠమునందు వాయుసంకోచ రూపమునకు సంబంధించినది. వాయువు యొక్క మార్గమును నిరోధించు యోగాభ్యాసము కొంచెము క్రింద వైపుగా కంఠమును కుంచింపజేయుటచే మధ్యే మార్గముగా ప్రాణశక్తి బ్రహ్మనాడిని నిరాఘాతముగా చేరటము జరగగలదు. ఇతఃపూర్వం చెప్పిన తీరుగా క్రమముగా శిరస్సు మెడ ముఖము నిశ్చలముగా నిలువుగా నిలిపి సరస్వతీ చాలనము చేస్తూ ప్రాణప్రసరణమును నిరోధనము కంట్రోల్ ఆన్ వేల్ కండిషనింగ్ చేయాలి. ప్రాణశక్తిని సూటిగా బ్రహ్మరంధ్రము వైపుగా ప్రసరించినట్లుగా బుద్ధితో అభ్యసించాలి. ప్రథమే దివసే కార్యం కుంభకానాం చతుష్టయం. ప్రత్యేకం దశ సంఖ్యాకం ద్వితీయే పంచభిస్తథా 54. విసత్యలం తృతీయేహ్ని పంచవృద్ధ్యా దినే దినే. కర్తవ్యః కుంభకో నిత్యం బంధత్రే సమన్విత 55. ప్రథమే దివసే కార్యం కుంభకానాం చతుష్టయం. ప్రత్యేకం దశ సంఖ్యాకం ద్వితీయో పంచభ్యః తథా. వింశతి అలం తృతీయేహ్ని పంచవృద్ధ్యా దినే దినే. కర్తవ్యః కుంభకో నిత్యం బంధత్రయ సమన్వితః. యోగాభ్యాసము ప్రారంభించువాడు మొదటి రోజు 4 కుంభకములు, రెండవ రోజు 5 కుంభకములు, 2 సార్లు 10 కుంభకములు, 3వ రోజు 20 సార్లు అభ్యసించాలి. అంతకుమించి కుంభకములు చేయనక్కర్లేదు. పై విధానంగా రోజురోజుకు 5 కుంభకములను పెంచుకుంటూ పోవచ్చు. ఈ విధంగా కుంభక ప్రాణాయామమును, 3 బంధకములను, పైన చెప్పిన త్రిబంధములను నిత్యము చేస్తూ ఉండాలి. దివా సుప్తిర్నిశాయాంతు జాగరాదతమైథునాత్. బహుసంక్రమణం నిత్యం రోధాన్ముత్రపురీషయో 56. విషమాసనదోషాచ్చ ప్రయాస ప్రాణచింతనాత్. శీఘ్రముత్పద్యతే రోగః స్తంభయేద్యది సంయమీ 57. యోగాభ్యాసేన మే రోగ ఉత్పన్న ఇతి కథ్యతే. తతోభ్యాసం త్యజేదేవం ప్రథమం విఘ్న ఉచ్యతే 58. విఘ్నములు దివాసుక్త్యః నిశాయాంతు జాగరాత్ అతమైథునాత్. బహుసంక్రమణం నిత్యం రోధాత్ మూత్ర పురీషయోః. విషమా ఆసన దోషాచ్చ ప్రయాస ప్రాణచింతనాత్. శీఘ్రం ఉత్పద్యతే రోగః స్తంభయేత్ యది సంయమీ. యోగాభ్యాసేన మే రోగ ఉత్పన్న ఇతి కథ్యతే తతో అభ్యాసం త్యజేత్. ఏవం ప్రథమం విఘ్నం ఉచ్యతే. విఘ్నములు కొందరు యోగాభ్యాసకులు ప్రారంభదశలో విఘ్నములు ఎదుర్కొనుచున్నారు. మొదటి విఘ్నము పగటి నిద్ర, రాత్రి జాగరణము, అనేక పిచ్చి ఆలోచనలు, మనస్సు క్షణక్షణ చాంచల్యము, మూత్రపురీషములు అధిక అల్పత్వములు, సరిగ్గా ఆహారం రుచించకపోవటం, అలసట, కొన్ని రోగాలు మొదటికొస్తున్నాయని అనిపించటము, ఒంటి నొప్పులు, ఇవన్నీ మానసిక రుగ్మతలు. యోగాభ్యాసి ఓర్పు పట్టుదల కలిగి ఉండాలి. అల్పభావములు దరిజేయనీయకుండా ఎదుర్కోవాలి. తితిక్ష అభ్యసించాలి. ఈ విధంగా చెప్పుకొని యోగాభ్యాసం నుండి కొందరు విరమిస్తూ ఉంటారు. అందుచేత ఇవన్నీ మొట్టమొదట వచ్చిపడే విఘ్నములుగా చెప్పబడుచున్నాయి. ద్వితీయం సంశయాఖ్యం చ తృతీయం చ ప్రమత్తత. ఆలస్యాఖ్యం చతుర్థం చ నిద్రారూపం తు పంచమం 59. షష్ఠం తు విరతిర్భ్రాంతి సప్తమం పరికీర్తితం. విషమం చాష్టమం చైవ అనాఖ్యం నవమం స్మృతం 60. అలబ్ధిర్యోగతత్వస్య దశమం ప్రోచ్యతే బుధయః. ఇత్యేతద్విఘ్నదశకం విచారేణ త్యజేద్బుధః 61.07. ద్వితీయం సంశయాఖ్యం చ తృతీయం చ ప్రమత్తత. ఆలస్యాఖ్యం చతుర్థం చ నిద్రారూపం తు పంచమం. షష్ఠం తు విరతి. అహ్రాంత్యః సప్తమం పరికీర్తితం. విషమం చ అష్టమం చైవ అనాఖ్యం నవమం స్మృతం. అలబ్ధ్యః యోగతత్వస్య దశమం ప్రోచ్యతే బుధయః. ఇతి ఏతత్ విఘ్న దశకం. విచారేణ త్యజేత్ బుధః. 2వ విఘ్నము సంశయించటం, గేటింగ్ డౌట్స్. ఇట్లా అవుతోందేం, అట్లా అవదేం, వేలాది మందిలో ఒక్కొక్కడికేగా సిద్ధించేది. నాకు ఇటువంటి వాడికి సిద్ధిస్తుందా? అబ్బే అనే అనుమానాలు. మూడవ విఘ్నము ప్రమత్తత, డల్నేస్, గ్లూమీనిస్. నాలుగవ విఘ్నము ఆలస్యము, బద్ధకములెజీనిస్. ఐదవ విఘ్నము నిద్ర. ఆరవ విఘ్నము ప్రయత్నము, మానివేసి తదితర విషముల వైపు, లౌకిక సందర్భముల వైపు మరలటము. ఏడవ విఘ్నము అహ్రాంతి, భ్రమలు చెందటం. ఎనిమిదివ విఘ్నము విషమము, సమత్వం కోల్పోవటం. తొమ్మిదివ విఘ్నము తెలివి తక్కువగా ఉండటం, అర్థం చేసుకోలేకపోవటం. పదివ విఘ్నము యోగసిద్ధి లభించకపోవటము, ఇన్నాళ్ళురా అని వేసటపడటం. ఈ పది విఘ్నములను విచారణ, పరిశీలన, అనాలైజింగ్ ద్వారా త్యజించివేయాలి అని బుధులు గుర్తు చేస్తున్నారు. పట్టుదల గలవాడు వీటన్నిటినీ జయిస్తున్నాడు. ప్రాణాభ్యాసస్తత కార్యో నిత్యం సత్వస్థయా ధియా. సుషున్నా లియతే చిత్తం తథా వాయః ప్రధావతి. 62. శుష్కే మలేతు యోగీ చస్యాద్గతిశ్చలితా తతః. అధోగతమపానం వై ఊర్ధ్వగం కురుతే బలాత్. 63. ఆకుంచనేన తం ప్రాహుర్మూలబధూయముచ్యతే. ప్రాణాభ్యాసః తతః కార్యో నిత్యం సత్యాస్థయా ధియా. సుషుమ్నా లియతే చిత్తం నచ వాయః ప్రధావతి. శుష్కే మలే తూచ యోగీ స్యాత్ గతేః చాలితా తతః. అధోగతిం అపానం వై ఊర్ధ్వగం కురుతే బలాత్. ఆకుంచనేన తం ప్రాహుః మూలబంధో అయం ఉచ్యతే. నిత్యము ప్రాణాభ్యాసమును సత్యమైన ప్రయోజనకారి అనుభావనతో నిర్వర్తించాలి. బుద్ధిపూర్వకంగా అభ్యాసము చేయాలి. అప్పుడు చిత్తము క్రమంగా జగత్ విషయముల నుండి వెనుకకు మరలి సుషుమ్నయందు లీనము కాగలదు. ఇక ప్రాణవాయువులు తమ స్వభావమగు చంచలత్వము వదలి నిశ్చలత్వమును సంతరించుకోగలవు. ప్రాణయోగాభ్యాసముచే దేహములోని మలిన పదార్థములన్నీ శుష్కిస్తాయి. వాయుగతి అడ్డంకులు తొలగుచుండగా చాలితము ఆక్టివ్లీ అగుచున్నది, బుద్ధి సునిశితము కాసాగుచున్నది. క్రిందకు ప్రసరణము పొందుచున్న అపానవాయువు బలవంతముగా ఊర్ధ్వత్వమును ఇచ్ఛాపూర్వకంగా పొందింపజేయటమే మూలబంధము. అపానశ్చోర్ధ్వగో భూత్వా వహ్నినా సహ గచ్చతి. 64. ప్రాణస్థానం తతో వహ్నేహ ప్రాణపానో చ సత్వరం. మిలిత్వా కుండలీం యాతి ప్రసుప్తా కుండలాకృతః. 65. తేనాగ్నినా చ సంతప్తా పవనేనైవ చాలితా. ప్రసార్య స్వశరీరంతు సుషుమ్నా వదనాంతరే. 66. అపానశ్చ ఊర్ధ్వగో భూత్వా వహ్నినా సహ గచ్చతి ప్రాణస్థానం తతో వహ్న్యః ప్రాణమపానౌ చ సత్వరం. మిళిత్వా కుండలీం యాతి ప్రసుప్తా కుండలాకృతయః తేన అగ్నినా చ సంతప్తా పవనేనైవ చాలితా ప్రసరస్య స్వశరీరస్య సుషుమ్నా వదనాంతరే. ఆ విధమైన మూలబంధనముచే అపానవాయువు ఊర్ధ్వత్వం పొంది క్రమంగా దేహములో ఉన్న అగ్నితో ఏకమగుచున్నది. అపాన అగ్ని తత్వములు కలిసి ప్రాణముతో సంయోగము చెందుచున్నాయి. ప్రాణ అపానములు మిళితము అయి కుండలిని శక్తిని సమీపిస్తున్నాయి. నిద్రాముద్ర వహించిన కుండలిని శక్తి కుండలి, చెవి కుండలి ఆకృతి వహించి ఉంటుంది. అట్టి కుండలిని ప్రాణ అపానముల వెంటనంటి సమీపించిన అగ్నిచే సంతప్తమై వాయువుచే చాలితమై కదల్చబడి యోగి యొక్క స్వశరీరములో ఊర్ధ్వంగా ప్రసారము పొంది సుషుమ్ననాడి యొక్క ముఖద్వారంలో ప్రవేశించుచున్నది. బ్రహ్మగ్రంథిం తతో భిత్వా రజోగుణ సముద్భవం. సుషుమ్నా వదనే శీఘ్రం విద్యుల్లేఖేవ సంస్ఫురేత్. 67. విష్ణుగ్రంథిం ప్రయాత్యిచ్చేహ సత్వరం హృది సంస్థిత బ్రహ్మగ్రంథిం తతో భిత్వా రజోగుణ సముద్భవం సుషుమ్నావదనే శీఘ్రం విద్యుల్లేఖేవ సంస్ఫురేత్. విష్ణుగ్రంథిం ప్రయాతి ఉచ్చేయః సత్వరం హృది సంస్థిత. అప్పుడు సుషుమ్న ద్వారా ముందుకు వెళ్లి రజోగుణముచే ఉద్భవమైన నాభిస్థాములోని నాభికమలములోని బ్రహ్మగ్రంథిని ఛేదిస్తూ ఉంటుంది. సుషుమ్న యొక్క ముఖ ప్రదేశము శీఘ్రంగా విద్యుల్లత వలె ప్రకాశమానమై ఉండసాగుచున్నది. అప్పుడు హృదయంలో సంస్థితమయ్యున్న బిగుసుకుపోయి ఉన్న సత్వగుణముచే జనించే విష్ణుగ్రంథిని కుండలేని శక్తి ఛేదించి మరికొంత ఊర్ధ్వమునకు ప్రయాణించసాగుతోంది. ఊర్ధ్వం గచ్చతి యచ్చాస్తే రుద్రగ్రంథిం తదుద్భవం. 68. ధ్రువోర్మధ్యే తు సంభిద్యయాతి సీతాంశుమండలం అనహతాఖ్యం యచ్చక్రం దలేహ షోడసభిరితం. 69. తత్ర సీతాంశు సంజాతం ద్రవం శోషయతి స్వయం. 08. ఊర్ధ్వం గచ్చతి యచ్చాస్తే రుద్రగ్రంథిం తత్ ఉద్భవం ధ్రువోర్మధ్యం తు సంభిద్య యాతి సీతాంశు మండలం అనాహతాఖ్యం యచ్చక్రం దళేహ షోడసభిర్యుతం తత్ర సీతాంశు సంజాతం ద్రవం శోషేతి స్వయం. ఇకప్పుడు కుండలిని శక్తి విష్ణుగ్రంథిని అధిగమించి రుద్రగ్రంథి ఉన్నచోట ప్రవేశము పొందుచున్నది. తమో గుణాధికృత్వా రుద్రగ్రంథిని కూడా అధిగమించి భ్రూమధ్య స్థానములో ప్రవేశిస్తోంది. భ్రూమధ్య ఆకాశమును కూడా ఛేదించి సీతాంశుమండలము చంద్రమండలము చేరుచున్నది. షోడశదళములు 16 దళములు గల కపాలము చుట్టూ వ్యాపించి ఉన్న అనాహత అనబడే చక్రములో ప్రవేశిస్తోంది. అక్కడ చంద్రమండలము నుండి ద్రవిస్తున్న చంద్రద్రవమును స్వయముగా శోషింపజేస్తున్నది. చలితే ప్రాణవేగేన రక్తం పీతం ద్రవేగ్రహాత్ 70. యాతేందుచక్రం యత్రాస్తే సుదత్శ్లేష్మద్రవాత్మకం తత్ర సిక్తం గ్రసత్యుష్ణం కథం సీతస్వభావకం. 71. తథైవ రభసా శుక్లం చంద్రరూపం హి తప్యతే చలితే ప్రాణవేగేన రక్తం పిత్తం రవేహ గ్రహాత్ యాత ఇందుచక్రం యత్రాస్తే సద్ధశ్లేష్మస్రవాత్మకం తత్ర సిక్తం గ్రసతి ఉష్ణం కథం సీతస్వభావకం తథైవ రభసా శుక్లం చంద్రరూపం హి తస్యతే ప్రాణవేగముచే చలించుచు రవి మండలములోని వేడిని గ్రహిస్తూ రక్తమును పిత్తముగా మార్చుచూ ఉంటుంది. ఎక్కడ చంద్రచక్రము ఇందుమండలము ఉన్నదో అద్దాని అట్టి శుద్ధ శ్లేష్మముచే సిక్తమైన నిండి ఉన్న దానిని ఉష్ణస్వరూపముతో పొడిగా చేయుచున్నది. అప్పుడు తెల్లటి రంగుతో ఉండే చంద్రమండల బింబ రూపము ఎర్రగా మార్పు పొందసాగుచున్నది. ఊర్ధ్వం ప్రవహతి క్షుబ్ధ తదైవం భ్రమతితరాం. 72. తస్యాస్వాదవ సచిత్తం బహిష్ఠం విశేషు యత్ తదేవ పరమం భుక్త్వా స్వస్థః స్వాత్మరతో యువా. 73. ప్రకృత్యష్టకరూపం చ స్థానం గచ్చతి కుండలి ఊర్ధ్వం ప్రవహతి క్షుబ్ధం తథైవం భ్రమతేతరాం తస్యాః స్యాత్ అవసాత్ చిత్తం బహిష్ఠం విషమేషు యత్ తదేవ పరమం భుక్త్వా స్వస్థస్య ఆత్మరతో యువ ప్రకృత్యష్టక ప్రకృతష్టక రూపంచ స్థానం గచ్చతి కుండలి. ఆ శుక్లవర్ణ చంద్రాకాశము క్షుబ్ధమై క్షోభింపబడినదై భ్రమతము సుడివలి తిరగటం ప్రారంభిస్తోంది. విషమత్వముల నుండి బహిర్గతమైన చిత్తము అట్టి సుడులకు చిక్కక బహిర్గతమైనదే ఉంటోంది. అట్టి నిర్మల రసమును సునిర్మల చిత్తముతో ఆస్వాదించి ఆ యోగి స్వస్థుడై ఆత్మయందు వాటినన్నిటినీ రమించువాడై ఉంటున్నాడు. ఈ కుండలిని అష్టవిధ ప్రకృతి భూమి ఆపహ అనలహ వాయుహ ఆకాశో ఓ మనో బుద్ధి అహంకార రూపి అయి తత్తత్స్థానము పొందుచున్నది. తనేందు వాటినన్నిటినీ ఏకము చేసివేసుకొనుచున్నది. క్రోడీకృత్య శివం యాతి క్రోడీకృత్య విలీయతే 74. ఇత్యథోధ్వరజః శుక్లం శివే తదను మారుతః ప్రాణపానౌ సమో యాతి సదా జాతౌ తథైవ చ 75. క్రోడీకృత్య శివం యాతి క్రోడీకృత్య విలీయతే ఇతి అధౌర్ధ్వరజః శుక్లం శివే తదను మారుతః ప్రాణ అపానౌ సమో యాతి సదా జాతౌ తథైవ చ. కుండలిని శక్తి తన యొక్క అష్టవిధ ప్రకృతిని క్రోడీకరించుకుని శివస్థానమును చేర్చున్నది. తనకు తాను క్రోడీకరించుకొని శివస్థానమునందు విలీనమగుచున్నది. అనగా తానే జీవస్వరూపమును అధిగమించివేసి శివస్వరూపమును సంతరించుకుంటోంది. ఇంకా కూడా క్రిందికి పైకి రజస్సు కారణంగా శుక్లమయ్యున్న ప్రాణశక్తి గాలి శివస్థానం నందు చేర్చున్నది. ప్రాణ అపానములు సమత్వము పొంది కుండలిని అనుసరించినవై ఉంటున్నాయి. కుండలినితోబాటే విశ్వప్రాణత్వమును సంతరించుకుంటున్నాయి. భూతేల్పే చాప్యనల్పే వా వాచకే త్వతివర్ధతే ధవేత్యఖిలావాత అగ్నిముషా హిరణ్యవత్ 76. ఆధిభౌతికదేహం తు ఆధిదైవిక విగ్రహే దేహోతి విమలం యాతి చాతివాహకతామియత్ 77. భూతే అల్పే చ అపి అనల్పే వా వాచకే త్వతి వర్ధతే ధావేతి అఖిలావాత అగ్నిమూషా హిరణ్యవత్ ఆధిభౌతికదేహస్తు ఆధిదైవిక విగ్రహే దేహో అతి విమలం యాతి చ ఆతివాహికతామి యాత్. అట్టివారి వాచకము అల్పము అయినా అనల్పము అయినా కూడా కొంచెము అయినా మిక్కిలి అయినా కూడా భౌతిక రూపంగా వర్ధిల్లసాగుతుంది. వాక్శుద్ధి వారికి కలుగుతుంది. అగ్నిముషలో బంగారు లోహము విషయములో జరుగు విధంగా వాయువు అంతటా బయల్వెడలుచున్నది. ఆధిభౌతిక దేహము ద సేన్స్ పర్తెనిన్ టు ఫిజికల్ బాడీ కాస్త ఆధిదైవిక విగ్రహమునందు కరిగిపోవుచున్నది. ఆధిభౌతిక దేహము అత్యంత నిర్మలమై అతివాహికత్వమును సంతరించుకొనుచున్నది. జాడ్యభావ వినిర్ముక్తమలం చిన్మయాత్మకం తస్యాతివాహికం ముఖ్యం సర్వేషాం తు మదాత్మకం 78. జాయభవ వినిర్ముక్తి కాలరూపస్య విభ్రమః ఇతి తం స్వస్వరూపా హీమతి రజ్జుభుజంగవత్ 79. మూషైవోదేతి సకలం మూషైవ ప్రవలియతే రౌప్యబుద్ధ్యః సుక్తికాయాం స్త్రీపుంసోర్భ్రమతో యథా 80. 09. జాడ్యభావ వినిర్ముక్తం అమలం చిన్మయాత్మకం తస్య ఆతివాహికం ముఖ్యం సర్వేషాం తు మదాత్మకం జాయభవ వినిర్ముక్త్యః కాలరూపస్య విభ్రమః ఇతి తం స్వస్వరూపా హి మతి రజ్జు భుజంగవత్ మూషైవ ఉదేతి సకలం మూషైవ ప్రవలియతే రౌప్య బుద్ధ్యః సుక్తకాయా స్త్రీ పుంసోహ భ్రమతో యథా. జాడ్యభావన మొదలంట్లా తొలగిపోయినట్టిది, మల దోష రహితమైనట్టిది, కేవల ఎరుక విచ్ఛిన్మయాత్మకమైనది అగు ఆతివాహిక దేహమే సర్వజీవులకు ముఖ్యదేహము. అంతేగాని ఆది భౌతిక దేహము ముఖ్యదేహము కాదు. జీవుల పరస్పర జాయ భార్య ఇత్యాది భావరోగము తొలగాలి కదా. అను సంసార భావన క్రమమంతా కాలస్వరూప మార్పు చేర్పుల విభ్రమము. ఇటువంటివన్నీ కూడా రజ్జువుపై సర్పము ఆపాదించబడిన తీరుగా స్వస్వరూపాత్మపై ఆపాదించబడుచున్న అల్పభావ పరంపరలు. ఈ దృశ్య జగత్ వ్యవహారమంతా మోషము, అహాంతి వలననే పుట్టటము, లయించటము జరుగుచున్నది. ముత్యపు చిప్పలో వెండి ఉన్నది అను భ్రమ వంటిదే స్త్రీపురుష భేదముతో కూడిన ఈ జగత్ భ్రమ. అజ్ఞాన దృష్టిచే ఉన్నది, విజ్ఞాన దృష్టిచే లేనిది అగుచున్నాయి. పిండబ్రహ్మాండయోరైక్యం లింగసూత్రాత్మనోరపి స్వాపావ్యాకృతయోరైక్యం స్వప్రకాశచిదాత్మనో ఎనభే ఒక్క పిండబ్రహ్మాండయోహ ఐక్యం లింగత్ సూత్రాత్మనోహ అపి స్వభావ వ్యాకృతయోహ ఆకృతయోహ ఐక్యం స్వప్రకాశచిదాత్మనోహ పిండాండము బ్రహ్మాండము లింగ శరీరము సూత్రాత్మ తీటు వంటి సర్వభేదములు కూడా స్వభావము వ్యాకృతము అనుభేద శబ్దముల వంటివే. యోగాభ్యాసి పట్ల ఇవన్నీ కూడా స్వప్రకాశ చిదాత్మతో ఐక్యము పొందుచున్నాయి. అవన్నీ అనన్యమును సంతరించుకుంటున్నాయి. శక్తేహ కుండలిని నామ బిసతంతునిభా శుభ మూలకందం ఫణాగ్రేణ దృష్ట్వా కమలకందవత్ ఎనభే రెండు ముఖేన పుచ్చం సంగృహ్య బ్రహ్మరంధ్రసమన్విత శక్తేహ కుండలిని నామ బిసతంతు నిభా శుభ మూలకందం ఫణాగ్రేణ దష్ట్వా కమలకందవత్ ముఖేన పుచ్చం సంగృహ్య బ్రహ్మరంధ్ర సమన్విత. ఒక తామరతుడులో తంతువు సన్నటి దారము ఉన్న రీతిగా ఈ దేహములో కుండలని శక్తి ప్రదర్శితమై ఉన్నది, శుభప్రదమైనది. ఒక కమలము తనేందు కందమును ధరించినదే ఉన్న తీరుగా కుండలని శక్తి పడగవలే మూలాధారములో ఉన్నది. ముఖము మూలాధారంలోనూ తోక బ్రహ్మరంధ్రముతోను కూడినదే ఉన్నది. పద్మాసనగత స్వస్థో గుదమాకుంచ్య సాధక ఎనభే మూడు వాయుమూర్ధ్వగతం కుర్వన్ కుంభకావిష్టమానస పద్మాసనగత స్వస్థో గుదం ఆకుంచ్య సాధక వాయుం ఊర్ధ్వగతం కుర్వన్ కుంభక ఆవిష్టమానస. యోగాభ్యాసి యోగసాధకుడు పద్మాసనమును వైచుకొని మనస్సును స్వస్థతగా ఉంచి గుదస్థానమును మూలాధారస్థానమును కుంచింపజేసి ప్రాణవాయువును ఊర్ధ్వగతం చేస్తూ కుంభక యోగాభ్యాసము చేస్తున్న మనస్సు కలవాడే సాధన చేయునుగాక. వాయువాఘాతవసదగ్ని స్వాధిష్ఠానగతో జ్వలన్ ఎనభే నాలుగు జ్వలనాఘాత పవనాఘాతోరు నిద్రితో హిరాట్ బ్రహ్మగ్రంథిం తతో భిత్వా విష్ణుగ్రంథిం భినత్యతః ఎనభే ఐదు రుద్రగ్రంథిం చ భిత్వైవ కమలాని భినత్తి షట్ సహస్రకమలే శక్త్యః శివేన సహ మోదతే ఎనభే ఆరు శైవావస్థా పరాజ్ఞేయా శైవ నివృత్తికారిణి ఇతి ఇతి ప్రథమోధ్యాయః ఒకటి. వాయుః ఆఘాతవశాత్ అగ్నేః స్వాతిష్ఠానగతో జ్వలన్ జ్వలన ఆఘాత పవన ఆఘాతో రున్నిద్రితో హిరాట్ బ్రహ్మగ్రంథిం తతో భిత్వా భీ సత్యతః విష్ణుగ్రంథిం భినత్తి అతః రుద్రగ్రంథిం చ భిత్వైవ కమలాని భినత్తి షట్ సహస్రకమలే శక్త్యః శివేన సహమోదతే శైవ అవస్థా పరాజ్ఞేయ శైవ నివృత్తికారణి ఇతి. యోగాభ్యాసి యొక్క స్వకీయానము వాయువు యొక్క ఆఘాతము వేగము సంఘాతము చే స్వాధిష్టానములో గల జ్వలిస్తున్న అగ్నిస్థానమును కుండలిని యోగాభ్యాసి చేరుచున్నాడు. ఆ సాధకుడు క్రమక్రమంగా ఒకటి అగ్ని ఆఘాతము, రెండు వాయు ఆఘాతము, ఈ రెండిటిచే సర్పరాజు కుండలని శక్తి నీ మేలు కొలుపుచున్నాడు. మరికొంత క్రమంగా కుండలని శక్తిని అనుసరిస్తూ బ్రహ్మగ్రంథిని సమీపించి సముత్సాహపూర్వకమైన కుండలాని శక్తితో ఆ బ్రహ్మగ్రంథిని ఛేదించుచున్నాడు. ఆ తరువాత విష్ణుగ్రంథిని, క్రమంగా రుద్రగ్రంథిని ఛేదించి వేయుచున్నాడు. అటు తరువాత షట్కమలమును కూడా భేదనము చేయుచున్నాడు. అప్పుడిక ఆ యోగాభ్యాసి సహస్రకమల శక్తిమంతుడై సహస్రశీర్షాపురుషః సహస్రాక్షః సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా శివభగవానునితో కూడి ఆనందించుచున్నాడు. సమస్తమునందు తానే, తనయందే సమస్తమై సమస్తము తానే అయి వెలుగొందుచున్నాడు. అట్టి స్థితి పరాజ్ఞేయమైనది. నిర్వృతి సర్వము జయించినట్టి స్థితి